జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, అరణ్యంలో ఉన్నటువంటి అనేక విధాలుగా తపస్సులు చేసే ఋషులు వారందరినీ చూసుకుంటూ రామచంద్రస్వామి శరభంగ మహర్షి ఆశ్రమానికి సమీపంలోకి వచ్చాడు. అయితే అప్పుడే ఇంద్రుడు కూడా వచ్చాడట, స్వర్గానికి తీసుకుపోతాను రావయ్యా అని మహర్షి వద్దకు. స్వర్గం అంటే మోక్షమనే అర్థం దాదాపు అప్పుడు వాడిన పదాలు. ఇక ఈయన శరభంగుడు, శరము అని అంటే సాంకేతికంగా శరోహి ఆత్మా, శరము అంటే ఆత్మ. ఆ ఆత్మ ఆవరణాన్ని భగ్నము చేసిన వాడు కనుక ఈయనకి శరభంగుడు అని పేరు. అంటే ఆత్మదర్శనము చేసిన వాడు ఈయన. మరి అటువంటి ఆయనకి మోక్షము ఎలాగూ లభ్యమవుతూ ఉంటుంది కనుక భౌతికంగా బయట కూడా ఇంద్రుడు వచ్చే ఉండొచ్చు, అసలు ఆత్మలో కూడా ఇంద్రుడు ప్రత్యక్షం అవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పేరే అలాంటిది. అయితే నేను రానయ్యా, రామచంద్రుడు వస్తూ ఉన్నాడు నా సమీపానికి, ఇప్పుడు మా ఆశ్రమానికి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, నేను ఆయన దర్శించాలి అని చెబితే వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇకప్పుడు రాముడు సీతా లక్ష్మణులతో వచ్చి ఆశ్రమానికి ప్రవేశించి ఆయనకు ప్రణామం చేసి నిలబడితే ఆసనాల మీద కూర్చుండబెట్టాడు ఆయన. అంటే చెప్తూ ఉన్నాడు శరభంగుడు, రామ నేను తీవ్రమైన తపస్సు చేశానయ్యా, బ్రహ్మలోకాన్ని సాధించాను నేను, అందుచే బ్రహ్మ అనుమతి పొంది నన్ను ఆ లోకానికి తీసుకుపోవటానికి ఇంద్రుడే స్వయంగా వచ్చాడయ్యా. కానీ నీవు నా దగ్గరకు వచ్చినట్టుగా నేను యోగ దృష్టితో చూశాను, ప్రియమైన అతిథివి నీవు వస్తున్నావంటే నీ దర్శనం కంటే నాకు ఆ లోకాలు ఎక్కువ, నేను వాటిని గడ్డిపరకతో సమానంగా చేశాను, నీకోసమే ఉన్నాను. నీవు ధర్మస్వరూపుడవు, సత్య సంకల్పుడవు, నీ కటాక్షానికి పాత్రమైతే చాలయ్యా అని చెప్పి అతిథిగా వచ్చావని ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చి నా తపస్సంతా నీకు ధారబోస్తూ ఉన్నాను అన్నాడు. అంటే రాముడు అన్నాడు, మహర్షి మీరు చెప్పినటువంటి ఆ బ్రహ్మలోకాల అనుభవాలను నేను సంపాదించగలను, కానీ నాకేమీ తపస్సులు ధారపోయవలసిన అవసరం లేదు, కానీ కనీసం నేను నివాసం ఉండటానికి ఏదో ఒక చూపించండి, ఎక్కడ ఉండాలో, నేను అరణ్యంలో ఉండాలి ఇంకా దాదాపు 12 ఏళ్ళకు పైగా 13 ఏళ్ళ వరకు కూడా. అంటే నేను ఇక ఉండలేను రామా, నేనైతే వెళ్ళిపోతూ ఉన్నాను, కానీ సుతీక్ష్ణుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు కులపతి, ఇంకా దక్షిణంగా వెళ్ళిపో, ఆయన చూపిస్తారు నీకు ఇక్కడ ఉన్నటువంటి కొందరని చెప్పి వారిని పురమాయించి కాసేపు అలా కూర్చోమని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి పాము కుబుసాన్ని విడిచినట్లుగా నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను అంటున్నాడు ఆయన. మరి బయటకు వచ్చేస్తుంది ఆ కుబుసం, అలాగే ఉంటుంది, దాదాపుగా తిరుగుతూ ఉంటుంది, పాము పాకుతూ ఉంటుంది కదా, ఏయో పట్టుకుంటాయి రాళ్ళో ముళ్ళో ఏయో, ఆ పైన ఆ తోలు ఒక చర్మము విడివడిపోతుంది, అది బయటకు వస్తుంటుంది, అప్పుడు ధగధగధగ మెరిసిపోతూ ఉంటుంది. అలాగే శరీరాన్ని విడిచిపెడితే ఈ ఆత్మ మెరిసిపోతూ ఉంటుంది, కానీ అది అందరికీ కనపడదు. మరి అదేం సాధ్యం కాదు, అసలు కనపడినట్టుగా కూడా మనకేం తెలియదు, ఎవరో ఊరికే ఒక జ్యోతిని ఒక వెలుగని చెప్తూ ఉన్నట్టే వింటుంటాం. మరి అదేమిటో, అణువు కంటే సూక్ష్మమైనది అంటారు, దాని శక్తి అద్భుతము అంటారు. అలా చూస్తూ ఉండగానే ఆయన యోగాగ్నిని సృష్టించాడు, ఈ శరీరం మొత్తం దాంట్లో భస్మం చేసేసాడు, వెంట్రుకలు ఎముకలు దేహం మొత్తం అంతా కూడా భస్మం అయిపోయింది. ఆశ్చర్యపోయారు, ఇటువంటి మహా ఋషులు తపస్సులు చేసేటటువంటి వారు అని. అలా చూస్తూ ఉండగానే ఒక దివ్య శరీరం అట, ఒక 25 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఒక శరీరము, దీన్నే పంచోపనిషణ్మయ శరీరము అని కూడా అంటుంటారు. ఒక దివ్య శరీరం ఆయనకి ఇక్కడే లభ్యమయ్యింది. అలా ఒక శరీరాన్ని ధరించినప్పుడే చూడగలుగుతాం అతడు, ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ఉంటేనే ఆ శరీరం ఉంటుంది. కనుక ఇది ఆశ్చర్యంగా చూశారు. అతడు ఒక దివ్య విమానంలో వెళ్ళిపోయాడు. సపుణ్యకర్మ భవనే ద్విజర్షభ పితామహం సానుచరం దదర్శః పితామహశ్చాపి సమీక్షతం ద్విజం ననంద సుస్వాగతమిత్యువాచ. హా, శరభంగుడు అలా వెళ్ళిపోగానే బ్రహ్మదేవుడు ఆయనకు స్వాగతం పలికాడట. మరి బ్రహ్మలోకానికి వెళ్ళినట్లుగానే చెప్తున్నారు కదండి అని అంటే అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్ళిపోతారు అని, దీన్ని క్రమముక్తి అంటారు. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇలా మనకి భాగవతంలో దీని వివరం 2వ స్కంధంలో ఈ క్రమముక్తి సజ్జోముక్తి చాలా విషదంగా ఉంటాయి. అక్కడ ఆయన అలా వెళ్ళిన తర్వాత శరభంగే దివం యాతి ముని సంఘ సమాహతాః అభ్యగచ్చంత కాకుత్సం రామం జ్వలిత తేజసం. ప్రకాశించేటటువంటి ఆ రామచంద్రస్వామి వద్దకు ఈ ఋషులు చెప్పారు కదా ఇంతకుముందు, వారు ఆ రామచంద్రస్వామిని వెంట పెట్టుకొని సుతీక్ష్ణుని ఆశ్రమానికి దక్షిణంగా ఇంకా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా రామచంద్రస్వామితో తమ కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటూ తీసుకుని పోయారు ఆయన్ని. వారికి మాట ఇచ్చాడు రాముడు, నేను మిమ్మల్ని కాపాడుతాను రాక్షసుల బారి నుండి, కరుడు అనే రాక్షసుడు మమ్మల్ని ఇలా చేస్తూ ఉన్నాడు అని అంటే నేను కాపాడుతానని చెప్పాడు ఆయన. అలా బయలుదేరి వెళ్ళి సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి చేరారు. ఆ మహర్షిని నమస్కరించి వీరు నిలబడితే ఆయన కూడా ఆనందంగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ ఎక్కడ ఉండమంటారో చెప్పవలసిందిగా ఆయన అడిగితే ఆ సుతీక్ష్ణుడు ఉండటానికి అలా నేను చెప్తాను అని చెప్పి ఆ మహర్షులను అందరినీ కూడా పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వవలసిందిగా చెప్పాడు. సరే అలాగే ఆతిథ్యం ఇస్తాము అని చెప్పి వారు రామచంద్రస్వామిని తీసుకుని వారి వారి గృహాలకు తీసుకుపోతూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో ఉండటం, వారే ఆతిథ్యాన్ని తీసుకొని ఇస్తూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి సరస్సులు, పక్షుల కోతలు, మృగాలతో కలకల్లాడుతూ ఉన్నాయి ఆశ్రమాలన్నీ. అలా బయలుదేరి అలా ఆశ్రమాలను ఉంటూ సేవిస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నుంచి మరొక ఆశ్రమానికి వెళ్ళే సమయంలో ఒక సీతామహాదేవి అంటూ ఉన్నది, భర్తారమిదం అబ్రవీత్ హృదయ స్నిగ్ధయా వాచ. హృదయము మంచి హృదయమునకు హత్తుకునేటటువంటిది, ఆనందాన్ని కల్పించేది మెత్తని మాట ఇలా చెబుతూ ఉందట. మరి కొందరు మాట్లాడితే ఏదైనా కటువుగా ఉంటుందేమో, ఇప్పుడు ఆమె నిజానికి కటువైనదే చెప్పబోతూ ఆ మాట కూడా చాలా మృదువుగా చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు. ఏమిటి అని అంటే, రామా, లోకల్లో వ్యసనాలు, ఎందరో వ్యసనాలకి బానిసలు అయిపోతూ ఉంటారు. అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది కామమయ్యా. ఈ కామం వలన 3 వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. ఏమిటంటే, మొదటిది అసత్యము పలుకుట, 2వది పరస్త్రీ సంగమము, 3వది అకారణ శత్రుత్వము. కోరిక కామము అని అంటే కేవలము స్త్రీ సుఖమని ఒక్కటే కాదు, కోరికలు అనేక విధాలుగా దీనిలో దాని కొరకై అసత్యాన్ని పలుకుతూ ఉంటారు. మొదటిది ఇది. జనం అసలు అసత్యము పలకటము అని అంటే మంచినీళ్ళ ప్రాయము, మంచినీళ్ళే కాదు అసలు గాలి పీల్చినంత తేలిక జనాలకి. అసలు ఎన్ని చెబుతారో తెలియదు, ఊరికే కథలు బుట్టలు అల్లేస్తారు, కథలు చెప్పేస్తారు, మన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళే అందరూ కూడా దాదాపుగా ఇలాగే ఉంటారయ్యా. ఇక 2వది ఏమిటంటే పరస్త్రీ సంగమం, పరపురుష సంగమము, ఇద్దరికీ మరి ఒకరికనేమున్నది. ఇది ఒకటి, ఇక మూడవది ఏంటంటే అకారణ శత్రుత్వము, నిష్కారణంగానే వైరము పూనటం. మరి చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మనకి కేవలము కూడా ఏ కారణము లేకుండానే వైరము, ఒకరితో ఒకరికి, ఆ బాస్తో కింద పనిచేసే వాళ్ళకి, అలాగే పనిచేసే వాళ్ళతో బాస్కి, అలాగే ఒక కంపెనీ వాడితో మరొక కంపెనీకి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఒకరితో ఒకరికి, అత్త కోడళ్ళకి, మామ అల్లుళ్ళకి, తండ్రి కొడుకులకి, భార్యాభర్తలకి చెప్పే పని లేదు. అకారణంగా నిష్కారణమైనటువంటి వైరాలు ఇవన్నీ. అది ఏమిటో మరి కలియుగంలో అంత గొప్పగా అది ప్రజ్వలించి ఒక అంతర్లీనంగా ప్రయాణం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కేవలము ఒకని యొక్క గొప్పతనాన్ని మరొకడు ఓర్వలేక వైరం పెట్టుకోవటమే. సరే, ఈ రకంగా ఉంటుంది. కానీ నువ్వు అసలు అసత్యం నువ్వు అసలు ఏనాడూ పలకవు. వేరే చెప్పాలా, రాజ్యాన్ని కూడా పినతల్లికి వదిలిపెట్టి వచ్చావు. ఇక పరస్త్రీలను కోరటం అనేటటువంటిది అసలు నీ తత్వమే కాదు. నీకు ఏనాడూ లేదది, నాకు తెలుసా సంగతి. మరి ఇక ఈ మూడవది ఉంది అకారణ వైరం. ఈ అకారణ వైరం ఎందుకయ్యా నీకు? ఏమిటి అకారణ వైరము అంటే, రాక్షసులు ఎవరో మనకు తెలియదు, ఇంకా వాళ్ళని ఎవరినో నేను చంపుతాను, అందుకోసమే నేను వచ్చాను, ఈ ధనుర్బాణాలు అలంకారానికి కాదు అని చెబుతావేంటి? మనకి ఎందుకు అసలు వాళ్ళతో తగదా? నువ్వెందుకు మరి నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేసావు అని అంటే, నువ్వు సత్యప్రతిజ్ఞుడు కనుక నువ్వు సంహరించుకు మానవు. కానీ మనమేదో కాలం గడపటానికి వచ్చాం. అరణ్యవాసము అని అంటే 14 ఏళ్ళు అడవులలో ఉండి వెళ్ళిపోవాలి అంతే. మనకి ఇది శాశ్వతం కాదు కదా. మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతాం, ఏదో అద్దె ఇంట్లో ఉన్నట్టుగా సొంత ఇంటికి వెళ్ళిపోవటం, సొంత ఇల్లు కట్టుకునే వరకు అద్దె ఇంట్లో ఉన్న సామెతగా మనం ఇలా ఉంటే ఇదేమిటయ్యా నువ్వు ఈ ప్రతిజ్ఞ ఏమిటి? ఇదేమో సామాన్యమైనటువంటిది కాదు సుమా. ఇది నీకు ఒక కథ చెబుతా విను. పూర్వం ఒక ఆశ్రమంలో ఒక తపస్వి ఉండేవాడు. ఆయన మహాశాంత స్వభావుడు. ఈ మృగాలు పక్షులు కూడా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండే, వాటికేం భయం లేదు. మామూలుగా చంపి తింటమే కదా, ఇప్పుడు ఒకదాన్ని ఒకటి చంపి తింటమే. ఈ ప్రకృతిలో జీవులను చంపి తింటూ ఉంటారు. ప్రతిదీ జీవే అనుకోండి. భూతముల వలన మరి యొక్క భూతమునకు జనన మరణ పోషణములు నిర్ణీతములు చేయుచుండును భూతమయుండీశ్వరుండు భూతశరణ్య అంటూ ఉంటారు. భూపవరేణ్య అనుకుంటారు, భాగవతంలో చెప్తారు దాన్ని. ఒకది వలన ఒకదానికి మనకి కూడా ఈ లింకు ఈ పుస్తకాల్లో పాఠ్యపుస్తకాల్లో కూడా ఉంటాయి. ఒకదాన్ని ఒకటి తినటానికి చూస్తూనే ఉంటాయి ప్రతిదీ కూడా జంతువులన్నీ. ఆ కప్ప పురుగును తినటానికి చూస్తే, కప్పని పాము తినటానికి చూస్తే, పాముని గ్రద్ద తినటానికి చూస్తే, దాన్ని వేటగాడు కొట్టడానికి చూస్తే, ఇంకా ఈ విధంగా జింకలు పులులు ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి. మానవుడైతే అన్నీ తినిపారేయటమే. అవి ఇంకా వాటికి నిర్ణీతమైన ఏయో కొన్ని కొన్ని తింటూ ఉంటాయి. వీడు అన్నీ తింటాడు. మరి ఇలా తినేటప్పుడు భయపడిపోవాలి. మరి అందుకని ఈయన శాంత స్వభావుడు కనుక ఈ ఋషి చుట్టూ తిరుగుతూ ఉంటాయట జింకలు పక్షులు నెమళ్ళు ఇలాంటివన్నీ కూడా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సరే, ఒకసారి ఈయనకి దేవేంద్రుడు ఒక భటుడి వేషంలో వచ్చి, నేను ఒక బాటసారిని, ఇదిగో ఈ కత్తిని నీ దగ్గర ఉంచుతున్నాను, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అని చెప్పి, నేను వెళ్ళే ప్రదేశానికి ఆయుధాలు తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు, దయచేసి తమ వద్ద ఉంచండి అంటే సరే అని అన్నాడు. సరే ఉంచాడు. మరి దాన్ని జాగ్రత్తగా చూడాలి కదా. ఈయన తపస్సు చేసుకుంటూ కూడా దాని ఇంకే చూస్తున్నాడు. అక్కడ పెట్టమన్నాడు, దాని ఇంకే చూస్తూ అలా అలా. మరి దానికి అటు రాలేదు ఇంకా. మరి ఏం చేయాలి, స్నానానికి పోవాలంటే వదిలిపెట్టి వెళ్తే పోతుందేమో ఇది అని కత్తిపుచ్చుకుని వెళ్ళటం మొదలుపెట్టాడు. మరి ఈయన కత్తి పట్టుకోగానే భయపడిపోయినాయి ఇవన్నీ. ఇంతకుముందు ఏనాడు లేదు కదా. అయినా సరే వస్తూ ఉంటే క్రమక్రమంగా బాగుంది కత్తి అని పళ్ళు కోసుకోవటానికి మొదలుపెట్టాడు. అలాగే అలా అలా అలా అయిపోయి చెట్ల కొమ్మలు నరికి అక్కడి నుంచి ఈ నరకటి ఉంటే భయపడి పారిపోతూ కొన్ని కొన్ని ఎదురు తిరుగుతుంటే ఆ పులుల్లాంటి వాటిని నరికి చివరికి జీవహింస చేస్తూ సర్వనాశనం అయిపోయాడు. చూసావో ఆయుధ సాంగత్యం ఎంత విపరీతానికి దారితీసిందో. కనుక దుష్ట సాంగత్యమే అలా చేసింది, అలా ఏదో. కానీ ఏమైపోవాలి ఇప్పుడు, మనకెందుకు ఈ గోళ, నువ్వు మానుకో అన్నదట ఆమె. అంటే కుదరదు అలా అలా, నేను వారికి మాట ఇచ్చాను, నా మాటను మాత్రము నేను వెనక్కి తీసుకోను. ఏమైనా సరే అప్యహం జీవితం జహ్యాం, నా ప్రాణాలైనా విడిచిపెడతా కానీ వాళ్ళకిచ్చిన మాటను విడిచిపెట్టను అంటే ఇంకా చెబుతూ ఉన్నదట ఆమె. సీతే త్వాం వా, అవసరమైతే నిన్నైనా విడిచిపెడతా. సలక్ష్మణం, లక్ష్మణుణ్ణైనా విడిచిపెడతా. అంటే ప్రాణాలు అన్నిటికంటే ఎక్కువ ప్రాణాలిష్టం, ప్రాణాలకంటే ఎక్కువ నీవిష్టం, ప్రాణాలకంటే నీకంటే కూడా లక్ష్మణుడు అంటే నాకు ఇష్టం. ఏది విడిచిపెట్టవలసి వచ్చినా విడిచిపెడతాను తప్ప ప్రతిజ్ఞను మాత్రం విడిచిపెట్టను అన్నాడట ఆయన. చూసారా ఎంత దార్ఢ్యము దృఢత్వము రామునికి తన అనుచరులను రక్షించడంలో ఎంతటి ఆ దృఢత్వం ఉన్నదో ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. సరే ఏయో మరి ఆ మాటలు అలా వచ్చినాయి ఆయన వెంట నోటి వెంట. నిజానికి చివరిలో మళ్ళీ ఆ సీతమ్మని విడిచిపెట్టడం జరుగుతుంది, లక్ష్మణస్వామిని విడిచిపెట్టడం జరుగుతుంది. అయితే ప్రాణాలు విడవక ముందే విడిచిపెట్టాడు మరి. అయితే అది వేరనుకోండి, దీనికి సంబంధించి కాదు. కానీ దీంట్లో కొన్ని మాటలు ఏమిటో, జీవితాల్లో కూడా అలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయేమో. రామాయణం అంతా కూడా సహజంగానే జరిగినటువంటి కథే అది, జీవితం చరిత్ర. స్త్రీచాపలాదేత దుదాహృతం మే ధర్మంచ వక్తుం తవక సబద్ధ విచార్య బుద్ధ్యాత్ సహానుజాన యద్రోజతే తత్కురుమాచిరేణా. అంటే స్వామి నేనేదో స్త్రీ చాపలం, స్త్రీని కదా, ఏదో ఆ చాపల్యంతో ఇలా చెప్పాను, చపలత్వం నోరూరుకోక ఇలా అనిపించింది చెప్పాను. కానీ ఏది ధర్మము అది నీకెవడయ్యా ఉపదేశించగలిగినటువంటి వాడు, కస్ సమర్థ, నీకసలు ధర్మాన్ని ఇది అని చెప్పగలిగిన వాడు. అంటే నువ్వు ఇతరుల చేత ధర్మాన్ని గురించి చెప్పించుకోవలసిన అవసరం లేని వాడవు అంటుంది సీతమ్మ. చూడండి ఆ తల్లి, మరి ఆమె జనకాత్మజ, జనక చక్రవర్తి కూతురు, అయోనిజ, ఆమె చదువుకున్నది. తండ్రి మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కర్మయోగి ఆయన, వాళ్ళందరూ కూడా యోగులే, అందరూ కన్న బిడ్డలలాగా చూశారు ప్రజలని. శ్రీకృష్ణస్వామి కూడా కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అంటూ జనకుడి పేరు చెప్పాడు భగవద్గీతలో, ఏ యోగి పేరు చెప్పలేదు ఆయన. అంతటి గొప్ప యోగి కుమార్తె ఈ తల్లి అక్కడ చూసింది, అయోధ్యలో చూసింది, ఆమె చెబుతూ ఉన్నదండి ఈ మాట. కస్ సమర్థ, ఇతరులు ఎవరయ్యా, అసలు నీకు ఇతరుల చేత చెప్పించుకోవలసిన అవసరం లేని ధర్మాత్ముడవు నీవు అన్నదామె. మరి ఇది మనము గమనించితే రామునిలో ఎంత ధర్మము ఉన్నది, ఎంతేమిటి ధర్మం అంతా రాముడే అని మనం తెలుసుకోవాలి. కథలు ప్రధానం అంటే కథ అందరికీ తెలుసు, రామకథ తెలియని వారే ఉన్నారండి. విచార్య బుద్ధ్యాతు సహానుజేన యద్రోచతే తత్కురుమాచిరేణ. కనుక తమరు తమ్ముడితో కూడా ఆలోచించి చక్కగా మీ అన్నదమ్ములిద్దరూ ఏది చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యండి అని ఆ తల్లి చెప్పిందట. ఇంకా తర్వాత బయట కథలు ఇంకా మనం ముందు చూద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.